నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉనికి పడు. మహిష్మతి, ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు.